అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తాను. జిందగీ అన్నది బొత్తిగా చిన్నది, ఒక్కటే ఛాన్స్ ఇది, వదిలితే రాతిది. హాయిగా ఉండక దేనికి టెన్షన్, నో నో నో నో నో నో నో నో. పుట్టించామా పాప ఈ డ్రెస్సు, మా చోయిందంటే ప్రామిస్, చిరుగ్గా లేదా